అయోధ్యాకాండ. శ్రీరామచంద్రుడు సీతాదేవితో రత్నసింహాసీనుడై వినోదించుచుండగా అచటికి నారద మహర్షి వచ్చెను. రాముడు లేచి ఆనేకు నమస్కరించి, ఓ ముని శ్రేష్ఠ, సంసారములో యున్నవాడికి మీ దర్శనం దొరకదు. మా బోటి విశేలంపటాలకు మీ దర్శనం దొరకనే దొరకదు. పూర్వజన్మలో నేనెంతో పుణ్యము చేసి యుంటిని, అందుచే మీ దర్శనం కలిగింది. సంస్థారణాపిహ్యమునే లభ్యతే సత్సంగమః. సంసారులకు కూడా ఎప్పుడో ఒకప్పుడు సత్సాం గత్యము కలుగుతుంది. నేనేమి చేయవలయునో, సెలవియండి చేసెదను అని విన్నవించెను. అందులకు నారదుడు, రామ, ఇదేమిటి? పామఠుడు మాట్లాడినట్లు మాట్లాడుచున్నావు, నన్ను మోహంలో పడేస్తున్నావు. రామనారద సంవాదము. సంసార్యహమితి ప్రోక్తం సత్యమేవ తయోదితం జగతామాది భూతాయ సామాయ గృహిణీ తవ. రామ, నీవు సత్యమే పలికితీవి. నీవు సంసారివే, జగత్తులకంతా తల్లి అయిన సీతాదేవి నీ గృహిణి. ఆమె మహామాయ, నీ సామీప్యం వలన తిగుణాత్మక అయిన ఆమెందు సత్వరజస్తమో గుణములు కల జనులు పుట్టుచుండెదరు. ఈ ముల్లోకాలు అనే ఇంటిలో నీవు గృహస్థుడా, వే నీవు విష్ణువు. సీతే లక్ష్మీ నీపు శివుడవు, సీతే పార్వతి నీవు బ్రహ్మ, ఆమె భారతి. నీవు సూర్యుడవు, సీతే ప్రభ, నీవు చంద్రుడవు, సీతే రోహిణి, నీవు ఇంద్రుడవు. సీతయే శచీదేవి, నీవు అగ్నివి, సీతయే స్వాహాదేవి. వెయ్యేల రామ, లోకమందు స్త్రీరూప మైనవస్తువేది కలదో అది? 33. అంతయు మంగళ రూపిణీ అయిన సీతయే పురుష రూపమైనదేది కలదో? అది అంతయు నీవే. తస్మాల్లోకత్రయదేవ యువాభ్యాం నాస్తి కించన. అముల్లోకములో మీ ఇద్దరి కన్నను వేరైనదేదియులేదు. త్వదాభాసోదితాజ్ఞానమవ్యకృత మితీర్యతే తస్మాన్మహాంస్తత్సూత్రం లింగం సర్వాత్మకం తతః. 20. అహంకారశ్చ బుద్ధిశ్చ పంచ ప్రాణేంద్రియాణి చ లింగమిత్యుచ్యతే ప్రాజ్ఞరజన్మ మృత్యుసుఖాదివత్. 21. సైవజీవసంజుష్టలో కేథాతి జగన్మయః అవాచ్యానాద్య విద్యైవ కారణోపాధి రుచ్యతే. 22. స్థూలం సూక్ష్మం కారణాఖ్యముపాధి త్రితయంచితేః. ఏతై ద్విశిష్ణో జీవస్య ద్విముక్త పరమేశ్వరః. జాగత్స్వప్నసుషుప్త్యోఖ్యాసం స్మృతిర్యా ప్రవర్తాతో తస్యా విలక్షణ సాక్షి చిన్మాత్రస్త్వం రఘుత్తమత్వత్త ఏవ జగజ్ఞాతం. త్వయి సర్వం ప్రతిష్ఠితం, త్వయ్యేవ తీయతే కృత్స్నంతస్మాత్వం సర్వకారణం రజావహినివాత్మానం జీవం జ్ఞాత్వా భయం వా హేత్ పరాత్మాహమివాత్మానం జీవం జ్ఞాత్వా భయదుహా ఖాయ్ విముచ్యతే. 26. చిన్మాత్ర జ్యోతిషా సర్వ సర్వదేహేషు బుద్ధేహ త్వయస్మాత్ ప్రకాశ్యంతే సర్వణ్యాత్మా తతో భవాన్ అజ్ఞానాన్యస్యతే సర్వం త్వయి రజ్జాభుజంగవత్వజ్ఞానాలీయతే నర్వం తస్మాత్ జ్ఞానం సదాభ్య సేత్ త్వత్పాదభక్తియుక్తానాం విజ్ఞానం భవతి క్రమాత్ తస్మాత్ త్వద్భక్తియుక్తాయే ముక్తిభాజంత. ఏవ హి 27, 28, 29. అహం హి త్వద్భక్తానాం తద్భక్తానాం చ కింకరః అతో మామను రుష్ణాశ్వమోహయస్వసమాం ప్రభో. త్వన్నాభికమలోత్పన్నో బ్రహ్మ మే జనక ప్రభో అతస్తవాహం పౌత్రోస్మి భక్త మాం పాహి రాఘవ. 31. శ్లోకము 20-31 వరకు తాత్పర్యము. తార్ నీ సంబంధముచే అభాసచే పుట్టిన అజ్ఞానమే అవ్యాకృతము. ఆ అవ్యాకృతము నుండి మహత్తత్వమును, దాని నుండి అహంకారమును, దానివల్ల సర్వకార్యరూపమైన లింగశరీరము కలుగుచున్నది. మనో బుద్ధి చిత్తాహంకారములను, పంచసూక్ష్మభూతములను, పంచప్రాణములను, పంచకర్మేంద్రియములు, పంచజ్ఞానేంద్రియములు చేరి లింగశరీరమనబడును. దానికి జన్మ మృత్యు సుఖదాహఖాదులు కలుగునని ప్రాజ్ఞులు చెప్పెదరు. ఆలింగశరీరమునభిమానించువాడే జీవుడను పేరుగలవాడు. వాడే లోకోకారుడై హిరణ్యగర్భుడై ప్రకాశించుచున్నాడు. అనిర్వచనీయము. ఆదిలేని అవిద్యే కారణరూపకుటస్థ బ్రహ్మమునకుపాధియుగానున్నది చితః బ్రహ్మమునకు స్థూల సూక్ష్మ కారణమను పేరుగల మూడు ఉపాధులున్నవి. వాటితో కూడినవాడు జీవుడనబడును. వీటిని వీడినవాడు పరబ్రహ్మము. రామ, జాగ్రత్ స్వప్న సుషుప్తి అవస్థలను సంసరమేది కలదో నివాసంసరమునకు విలక్షణమైన సాక్ష్యభూతమైన చైతన్యమవు. నీయందే జగత్తు పుట్టియున్నది, నీయందే నిలచియున్నది, నీయందే సమస్తము లీనమగుచున్నది. కావున నీవే అన్నింటికీ కారణమయ్యున్నావు. త్రాడునందు సర్పము వలె తనను జీవునిగా తెలుసుకున్నచో భయము కలుగును. నేను పరమాత్మనని తెలిసి భయదోహకములచే విడుపబడుచున్నాడు. చైతన్య ప్రకాశరూపుడవైన నీవే సమస్త దేహముల ఎంతః కారణములకును ప్రకాశము కలిగించి ఆయా వృత్తులు కలుగునట్లు చేయుచున్నావు. కావున సమస్తమునకు అంతర్యామివయ్యున్నావు. అజ్ఞానముచే త్రాటీయందు సర్పము వలె నీయందు సర్వము ఆరోపింపబడుచున్నది. అందువల్ల ఎల్లప్పుడూ జ్ఞానమునే అభ్యసించవలెను. నీ పాదములందు భక్తి. 35. గలవారికి మోక్షసాధనమైన జ్ఞానము క్రమముగా కలుగును. కావున నీయందు భక్తి గలవారే ముక్తిని బొందెదరు. స్వామీ, నేను నీ భక్తులకు భక్తుడను, ఆ భక్తులకు కింకరుడను. కావున నన్నను గ్రహింపుము, కాని మోహపరచవద్దు. స్వామీ, నీ నాభికమలములో పుట్టిన బ్రహ్మ నా తండ్రి కాన నేను నీకు మనుమడను. రామ, భక్తుడగు నన్ను రక్షింపుము. నేను బ్రహ్మదేవునిచే ఇచ్చటకు పంపబడితిని. రావణుని వధించి భూభారము తగ్గించుటకు నీవు జన్మించితివి. కావున ఆ ప్రకారము ఆచరింపుము అని నారదుడు చెప్పగా శ్రీరాముడందుల కంగీకరించి ఆ ప్రకారమే చేయుదునని ప్రతిజ్ఞ చేసెను. నారదుడు దేవలోకమునకు ఆ పోయెను. సంవాదం పఠతి శృణోతి సంస్మరేద్వాయో నిత్యం మునివర రామయోస్స భక్త్యా సంప్రాప్నోత్యమర సుదుర్లభం విమోక్షం కైవల్యం విరతి పురస్సరం క్రమేణ. 11-41 వరకు. తా ఎవరైనా ఈరామ నారద సంవాదాన్ని భక్తితో ఎల్లప్పుడూ చదివినా వినినా స్మరించినా వైరాగ్య సాధనమైన ఆత్మైక రూపమగు మోక్షమును క్రమముగా పొందును. దశరథుడు వశిష్ఠుని పిలిచి మర్నాడే రామునికి పట్టాభిషేకం జరపవలెనని తగు ఏర్పాట్లు కావించవలసిందని ఆజ్ఞాపించెను. కౌసల్యా సుమిత్రలు కూడా ఆ వార్త విని సంతసించిరి. దేవతలు సరస్వతిని భూలోకమును పోయి రామపట్టాభిషేకమునకు విఘ్నము గావించుటకే మంధరను ఆవేశింపుమని ప్రార్థించిరి. భరతునికి పట్టాభిషేకము, రామునికి 14 వనవాసము కోరవలసనదిగా కైకకు మంధర దుర్బోధలు చేసెను. కైకేయి దశరథుని ఆ రెండు పరములు. 36. ఇవ్వవలసినదిగా పట్టుపట్టెను. సుమంత్రుడు దశరథుని వద్దకు రాముని తోడ్కొని వచ్చెను. కైకేయి జరిగినదంతయు రామునికి చెప్పెను. ఆపుడు శ్రీరామచంద్రుడిట్లు పలికెను. అమ్మా, మీరెవ్వరును దోహకింపవలదు. తండ్రి కార్యము కొరకై నేను ప్రాణములనైనను ఇచ్చెదను, రాజ్యమునైనను విడ నాడుదను. తండ్రి చెప్పకనే కార్యము నెరవేర్చువాడు ఉత్తముడు, చెప్పిన తర్వాత చేయువాడు మధ్యముడు, చెప్పిన మీదట కూడా చేయనివాడు ఆధముడు మలప్రాయుడు అని చెప్పి తన తల్లితో కూడా తన వనవాసమును భరత పట్టాభిషేకమును చెప్పెను. ఆమె గాఢముగా ఆమె దోహకించి రామ వియోగమును భరింపలేనని వచించెను. పలుకులను లక్ష్మణుడు విని తాను పోయి దశరథుని బంధించి అతని బంధువులను వధించి రామ పట్టాభిషేకమునకు ఏ అవాంతరము గలుగజేయనీయనని రామునితో చెప్పెను. కోపోద్రిక్తుడైన లక్ష్మణుని కౌగలించుకోని ఈ విధముగా రాముడు బోధించెను.